29. నాస్తికవాద ఖండన. గమని, ఇక్కడి నుంచి ఈ సర్గలో వాల్మీకి మహర్షి చార్వాకుల నాస్తికవాదాన్ని ఖండించదలుచుకున్నాడు. దీనికి ఈ సర్గలో 18వ శ్లోకం నుంచి చిట్ట చివరిదాకా వినియోగించాడు. ఈ శ్లోకాలు కొంచెం ప్రౌఢంగా ఉన్నాయి. అనేక ప్రశ్నలను పూర్వపక్షాలుగా లేవదీసి సమాధానాలు చెప్పాడు. శ్రీరాముడి చేత నాస్తిక ప్రశ్నలు వేయించడం ఇష్టం లేకో ఏమో, ఈ ప్రశ్నలన్నింటినీ చర్చలో భాగంగానే నడిపేశాడు. ఇక్కడ వ్యాఖ్యత విజృంభించి శ్లోకాలను బాగా వివరించాడు. మనం ఆ వివరణలు కూడా కలుపుకుంటూ ప్రశ్న సమాధానాలుగానే ముందుకు సాగుదాం. ప్రశ్న: అయ్యా, మీరిచ్చిన స్వప్న దృష్టాంతం బాగాలేదు. ఎందుకంటే కరగంటున్న శరీరానికి తల్లిదండ్రులున్నారు, దానికో సత్యమైన కారణ పరంపర ఉంది. స్వప్న దేహానికి తల్లిదండ్రులు లేరు, కారణ పరంపరా లేదు. అందువల్ల స్వప్న దేహానికి మెలకువ వల్ల నాశనం రావచ్చు. కాని జాగ్రద్దేహం అలాంటిది కాదు. దానికి జ్ఞానం వల్ల నాశం వచ్చిందనటం బాగాలేదు. సమా అయజ్ఞాదుల వల్ల స్వర్గదేహం ఒకటి పుడుతోంది, దానికి కూడా తల్లిదండ్రులు లేరు. అందుచేత అదిగూడా స్వప్నదేహం లాగానే అస్తిత్వం లేనిదంటావా? అత్యంతాసత్తు అంటావా? ప్రశ్న అందాము. సమా: అలా అంటే సూక్ష్మ శరీరాల సమష్టి స్వరూపుడైన హిరణ్యగర్భుడు కూడా స్వప్న శరీరంలాగా అస్తిత్వం లేనివాడే కావాలి. ప్రశ్న: కానియండి. సమా: అప్పుడు హిరణ్యగర్భుడు చేసే ఈ సృష్టి వ్యవహారమంతా కూడా బొత్తిగా అస్తిత్వం లేనిదైపోతుంది. ఇలాంటి ఈ ప్రపంచం కనిపిస్తోంది. ఈ ప్రపంచం ఒకనాటికి ప్రళయం వచ్చి కొట్టుకుపోతుంది. ఇక్కడ ఉన్న శరీరాలన్నీ పోతాయి. పూర్వ సృష్టిలో అట్లాగే జరిగింది. ఆ సృష్టిలోనే దేహాలన్నీ పోయాక ఇప్పుడు ఈ సృష్టి వచ్చిందంటే ఇక్కడ ఈ దేహాలకు మొదట్లో తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు లేరు గనుక ఈ కనిపించే దేహాలన్నీ కూడా స్వప్నదేహాల వంటివే అని చెప్పవలసి వస్తోంది. దీనికి ఒప్పుకుంటావా? ప్రశ్న: అసలు మీ యజ్ఞాలు, మీరు చెప్పే ప్రళయాలు ఇవన్నీ ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు ఉన్న ఈ తల్లిదండ్రుల పరంపర అనాదిగా ఉందని మేమంటాం. సమా: అనండి. కాని ఈ సృష్టిలో ఉండే పదార్థాలకు పంచభూతాలు కారణమనే మాట ఒప్పుకోక తప్పదు కదా. ఈ పంచభూతాలు కూడా సావయవాలే. అవయవ సంయోగం వల్లే వాటికి రూపం ఏర్పడుతోంది. సంయోగం వల్ల ఏర్పడే రూపం ఎప్పటికో అప్పటికీ నశించక తప్పదు. ఇది లోకానుభవ సిద్ధం. పంచభూతాలే నశించిపోతే ఇక ప్రపంచమేది? కనుక ప్రణయమే లేదనడం సాధ్యం కాదు. ఆయిసర్ 53. ప్రశ్న: పంచభూతాలలో ఆకాశాన్ని ప్రక్కన పెట్టేయండి. మిగిలిన 4 భూతాలు దేనికది జడంగా ఉన్నా ఆ 4 కలిసి దేహమయ్యేసరికి వాటిల్లోంచి జ్ఞానం, ఇచ్ఛ మొదలైన గుణాలు పుడుతున్నాయి. పిండినీళ్లు, చెరుకుమడ్డి, బెల్లపు ముక్కలు మొదలైన వాటిలో ఎక్కడా మత్తు అనే గుణం లేదు. కాని ఇవన్నీ కలిపి కాచితే మత్తు అనే శక్తి ఏర్పడుతోంది. అలాగే దేహంలోంచి జ్ఞానం అనే శక్తి పుడుతోంది. దీనినే సంవిత్తు అంటారు. సంవిత్తు గల దేహమే ఆత్మ. ఈ మాట ఒప్పుకుంటే మీరు చెప్పే వేదశాస్త్ర పురాణేతిహాసాలకు పీక పట్టుకుంటుందేమో గాని జగత్తత్వాన్ని మాత్రం సులభంగా వివరించవచ్చు. మీ ప్రళయాది కల్పనలతో పని లేదు. సమా: నా కల్పన వద్దు. గాని మీ కల్పన ప్రకారం దేహంలో ఉన్న అవయవాలన్నీ ఆత్మలేనా? లేక అన్నీ కలిపిన అవయవి అయిన ఆత్మ ఒకటి ఉందా? ఏ ఇంద్రియానికి ఉండే జ్ఞానం ఆ ఇంద్రియానికి వేరు వేరుగా ఉంటోంది గనుక అవన్నీ వేరే వేరే ఆత్మలందామా? అలా అనేటట్లయితే ఈ ఆత్మలకు ఐకమత్యం ఉండవలసిన పనిలేదు. ఒకవేళ కాకతాళీయంగా కలిగినా అది శాశ్వతంగా నిలుస్తుందనే నియమం లేదు. అది లేకపోతే ఈ దేహం కూలిపోక తప్పదు. ప్రశ్న: పోనీ రెండో పక్షాన్నే ఆశ్రయిద్దాం, అవయవాలన్నీ కలిపి ఒకే ఆత్మ అందాం. సమా: అలా అంటే ఉన్న అవయవాలలో ఒక్క అవయవాన్ని నరికేసినా ఆత్మ మొత్తం చచ్చిపోవాలి. ఎందుకంటే దానిలో భాగాలంటూ లేవుగదా. కాని లోకంలో అలా కనిపించటం లేదు. అదీగాక దేహం మొత్తం నశించినప్పుడు దేహం వల్ల వచ్చిన గుణాలన్నీ నశించిపోవాలి. కాని ఒక్కొక్కసారి మనిషి తగలబడిపోయిన తరువాత వాడి పిశాచం లేచి వచ్చి వాడి బంధువులను పట్టుకొని వెనుకటి విషయాలన్నీ ప్రస్తావిస్తూ ఉండడం కనిపిస్తోంది. దీనిని నీ సిద్ధాంతం ఎలా సమర్థిస్తుంది? ప్రశ్న: అయ్యా, ఈ దయ్యాలు గియ్యాలు మేము నమ్మం, మాకు ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం. సమావి ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం అనటానికి అనేక రకాల యుక్తులు చూపిస్తున్నావు కదా. యుక్తులు చూపిస్తున్నావు అంటే తర్క ప్రమాణాన్ని ఒప్పుకున్నట్టే కదా. ఇంత తర్కము చేసి నా మాట నమ్మనంటున్నావు గదా. వాక్యాల ద్వారా బోధిస్తున్నావు గదా. అంటే శబ్ద ప్రమాణాన్ని కూడా అంగీకరించినట్లయింది గదా. ఇలా చూసుకుంటూ పోతే నాకేవీ లేవు లేవు అంటూనే ఇతర ప్రమాణాలను వాడేసుకుంటున్నావు గదా. ఇక నీ మాట నమ్మేదెవరు? అది అలా ఉంచి దయ్యాలను నమ్మమనే మాటను పరిశీలిద్దాం. కళ్ళులోని మత్తుశక్తి ప్రత్యక్షంగా నీకు కనిపిస్తోందా? లేదే అది తాగినవాడికి కనిపిస్తోందా? అది లేదే తాగినవాడు చేసే చేష్టలను బట్టి వాడికి మత్తెక్కిందని, ఆ మత్తుశక్తి కళ్ళులో ఉందని నువ్వు గ్రహిస్తున్నా. ఇది అనుమాన ప్రమాణమేగాని ప్రత్యక్ష ప్రమాణం కాదుగదా. ఇక్కడ కళ్ళు తాగనవాడి ప్రవర్తన నీకు యథార్థ జ్ఞానం కలిగిస్తోందని నువ్వు నమ్ముతుంటే ఇదే తర్కాన్ని దయ్యం పట్టినవాడి దగ్గర అన్వయించు. వాడి ప్రవర్తనను బట్టి వాడికి పిశాచం పట్టిందని, ఆ పిశాచం వాడిది కాదని, తగలబడిపోయిన దేహంలోంచి వచ్చిందని నువ్వు అంగీకరించక తప్పదు. ఇలా పిశాచం యొక్క అస్తిత్వాన్ని నువ్వు తిరస్కరించలేనప్పుడు పరలోకాల యొక్క అస్తిత్వాన్ని, సూక్ష్మ శరీరాల యొక్క అస్తిత్వాన్ని ఎలా తిరస్కరించగలవు? ప్రశ్న: అయ్యా, కేవలం అనుభవాన్ని బట్టి వస్తువుల సత్యత్వాన్ని నిర్ణయించేటట్లయితే ముత్యపు చిప్ప వెండి ముద్ద, ఉదాహరణలో వెండి ముద్ద కూడా సత్యమే అనవలసి వస్తుంది. సమా, ఇక్కడో చిన్న కిటుకుంది. జ్ఞానంలో ఉండే స్థాయిని బట్టి సత్యం యొక్క స్థాయి మారిపోతూ ఉంటుంది. ఆయసర్ 54. ముత్యపు చిప్ప స్థానంలో వెండి ముద్దను చూస్తున్న సమయంలో ఆ వ్యక్తి యొక్క జ్ఞానం భ్రాంతి స్థాయిలో ఉంది. ఆ భ్రాంతి స్థాయిలో ఆ వెండి సత్యం, ఆ తరువాత కొంతసేపటికి చూసే దృష్టికోణం మారడం వల్ల భ్రాంతి ఎగిరిపోయింది. అప్పుడు ఇందాకటి వెండిలో ఉన్న సత్యత్వం కూడా ఎగిరిపోయింది. ఇందాకటి భ్రాంతి స్థాయితో పోలిస్తే ఇప్పటి వ్యావహారిక స్థాయి దృఢతరమైనది గనుక ఇప్పటి ఈ జ్ఞానాన్ని బట్టి తనకు వెండి ముద్ద కనిపించిన సమయంలో కూడా ఆ వెండికి సత్యత్వం లేదని ఇప్పుడు నిర్ణయిస్తున్నాడు. సూక్ష్మ శరీరాదుల యొక్క అస్తిత్వం భ్రాంతిమయ దశలో నిర్ణయించబడడం లేదు. అందువల్ల ఆ నిర్ణయాన్ని ముత్యపు చిప్ప వెండితో పోల్చే వీలులేదు. కనుక తేలిందేమిటంటే ఈ ప్రపంచానికి స్వప్న ప్రపంచంతో పోలిక పెట్టడంలో తప్పులేదు. జాగ్రత్కాలంలోని సంస్కారాల మోహం వల్ల స్వప్నదేహం ఏర్పడుతోంది. ఆ వాసనలు క్షయించిపోతే ఆ దేహం పోతోంది. అలాగే పూర్వజన్మల వాసన బలం వల్ల ఈ జాగ్రద్దేహం ఏర్పడుతోంది. జాగ్రద్దేహం అంటే కేవలం బయటికి కనిపించే ఈ రక్తమాంసమయమైన శరీరం కాదు. దీనికి కూడా ఆలంబనమై అంతర్గతమైన సూక్ష్మదేహమే అసలైన దేహం. దానినే ఆతివాహిక దేహమని, మనోమయ దేహమని అంటారు. అది ఉండబట్టే మన దేహం చుట్టూ మనకు భోగ్యమైన ఈ ప్రపంచం అంతా ఏర్పడుతోంది. ఈ సూక్ష్మదేహానికి మూలమైన వాసనలన్నీ క్షయించిపోతే ఈ దేహంతో పాటు ఈ ప్రపంచం కూడా అంతరించిపోతుంది. అప్పుడు శుద్ధ చైతన్యాత్మకమైన పరబ్రహ్మ మిగులుతుంది. ప్రశ్న: అయ్యా, మీరు మీ సిద్ధాంతం మొత్తాన్ని వాసనల చుట్టూ తిప్పుతున్నారు. ఈ వాసనలు ఎక్కడినుంచి వచ్చాయని నేనడుగుతున్నాను. ఒకటి, ఇవి పరబ్రహ్మలోంచే వచ్చాయంటారా? మీ శృతేమో అతదేతద్ధమ అపూర్వమన పరం, ఆ పరబ్రహ్మ దేనికీ కారణముగాదు, దేనికీ కార్యము కాదు అంటోంది. అందుచేత మీకీ శృతి అడ్డం పడుతుంది. రెండు, దీనిని తప్పించుకోవడానికి పూర్వకల్పంలోని ప్రపంచం నుంచి ఈ వాసనలు వస్తున్నాయని అంటారా? ఆ పూర్వ ప్రపంచం అప్పటి ప్రళయంలోనే నశించిపోయింది గనుక దానితో పాటే ఆ వాసనలు కూడా పోయాయి గనుక ఈ కల్పన చెల్లదు. మూడు, దీనిని తప్పించుకోవడానికి పూర్వ ప్రళయంలో కొండలు, నదులు మొదలైనవి నశించిపోయినా సూక్ష్మరూపంగా కొంత ప్రపంచభాగం మిగిలే ఉంటుందని అంటారా? అలా అంటే మీకు చాలా చిక్కులొస్తాయి. నాలుగు, ఆ మిగిలిన సూక్ష్మ ప్రపంచానికి ఒక అస్తిత్వం, సత్తా ఉండాలి కదా. ఆ సత్తా దానికి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి అది స్వంతంగానే ఉందా, లేకపోతే పరబ్రహ్మ యొక్క సత్తను బట్టి దీనికి సత్తా వచ్చిందా? ఐదు, దానికి స్వంతంగానే సత్తా ఉందంటారా? అప్పుడు పరబ్రహ్మ ఒకటి, పూర్వ ప్రపంచం ఒకటి, రెండు సత్పదార్థాలు తేలుతాయి. అప్పుడు మీ శృతే మీ పీక పట్టుకుంటుంది, ఎందుకంటే మీ శృతి సదేవ సోమ్యదమగ్ర ఆసీత్. సృష్టికి పూర్వం ఈ ప్రపంచమంతా కేవలం పరబ్రహ్మ స్వరూపంగా ఉంది అని చెబుతోంది. అంటే ఈ సృష్టికి పూర్వం ఒకే ఒక సత్పదార్థం ఉందని మీ శృతి చెబుతోంది. మీ శృతికి విరుద్ధంగా రెండు సత్పదార్థాలను మీరిలా ప్రతిపాదించగలరు? ఆరు, దీనిని తప్పించుకోడానికి పరబ్రహ్మ సత్తలోంచే పూర్వ ప్రపంచానికి సత్త వచ్చిందంటారా? అది మరీ పిచ్చిమాటైపోతుంది. స్వంతంగా సత్త లేని దానికి పక్కవారి సత్త సంక్రమించేటట్టయితే ప్రతి లేని పదార్థానికి మరోదాని పల్లో సత్త ఉన్నదని చెప్పవలసి వస్తుంది. ఏడు, దానికి ఒప్పుకుంటామంటారా? అలా అంటే సృష్టికి ప్రళయానికి తేడా ఏమిటి? ప్రళయంలో సృష్టి ఆయసర్ 55 కనిపించదు, కనిపించకపోయినా సరే అది ఉన్నదని మీరంటున్నారు. అలా అంటే ఉండటం అన్నా లేకపోవడం అన్నా ఒక్కటే అని చెప్పినట్టయింది. ఈ మాట ఎవరు ఒప్పుకుంటారు? ఇలా ఎన్ని రకాలుగా చూసినా మీ వాసనలకు అస్తిత్వమే లేదు. అస్తిత్వమే లేని వాసనలకు క్షయమని గోల పెడతారేమిటి? సమా, మేము చెప్పే మాట సరిగా వినిపించుకోకపోయినా మేము చెప్పవలసిన చివరి మాటలు నువ్వే చెప్పేస్తున్నావు. వాసనలకు నిజమైన సత్తగాని క్షయంగాని ఉందని మేము చెప్పటం లేదు. బ్రహ్మ అద్వితీయంగా ఉందని మేము బోధించదలుచుకున్నాం. కనిపించే ఈ జగత్తుకు సత్తయే లేదని కూడా మేము బోధించదలుచుకున్నాం. దానికి ఉపాయంగా మధ్యలో వాసన అనే ఒక మిట్టును కల్పన చేశాం. ఏ దశలో చేశాం? వినేవాడికి ఆత్మజ్ఞానం కలగని దశలో చేశాం. ఈ కల్పన ఎంతవరకు ఉంటుంది? వినేవాడికి బ్రహ్మజ్ఞానం కలిగేవరకు ఉంటుంది. ఆ బ్రహ్మను గురించి తెలుసుకోకముందు దానిలో వాసనాదులు లేవని నిరూపించబడటం ఎలా? దానికి ఏకైక మార్గం శృతి. శృతి సహాయంతో వాసన అనే మెట్టును అంగీకరించి విచారణ చేస్తే చివరికి ఆ వాసన అనేది లేనిదైపోతుంది. శుద్ధ బ్రహ్మస్వరూపమైన మోక్షమే మిగులుతుంది. కేవల యుక్తిమార్గంతో ఆలోచిస్తే పరబ్రహ్మకు రెండు దశలున్నాయి. ఒకటి జ్ఞాత దశ, రెండోది అజ్ఞాత దశ. అజ్ఞాత దశలో ఉన్న పరబ్రహ్మే జగత్తు. జగద్వాసనలు కూడా అజ్ఞాత బ్రహ్మమే. ఆ వాసనలకు మూలమైన అవిద్య కూడా అజ్ఞాత బ్రహ్మయే. ఈ అవిద్యాదశ తొలగితే ఉండేది విద్య, అదే వాసన నివృత్తి, అదే జ్ఞాత పరబ్రహ్మ. దీనినే మరో రకంగా చెప్పాలంటే జ్ఞానాన్ని, సంవిత్తును బహిర్ముఖం చేస్తే బంధం, దానిని అంతర్ముఖం చేయడం అంటూ ఏమీ ఉండదు. బహిర్ముఖత్వం చేయకుండా ఉండడమే మోక్షం. రామ, శిలా ప్రపంచపు హిరణ్యగర్భుడికి ఇప్పుడు లభించింది అదే. ఈ మోక్షాన్నే అజడమని, వేదనమని, సుప్తమని కూడా అంటారు. ఇలాంటి సుప్తికి వ్యతిరేకంగా ఉండే ప్రబుద్ధ దశని బంధం అంటారు. నీకు అలాంటి సుప్తే కావాలో, అలాంటి ప్రబుద్ధ దశే కావాలో నువ్వే తేల్చుకో. సా 79 రామ, ఇంతకు నీకు వర్ణించి చెప్పిన ప్రళయాన్ని వైజ్ఞానిక ప్రళయము అంటారు. ఇది తత్వసాక్షాత్కార దృష్టితో చేసిన ప్రళయవర్ణన. ఇదిగాక ఈ ప్రళయాన్ని బద్ధ దృష్టితో చూసే విధానం ఒకటి ఉంది. అప్పుడా ప్రళయాన్ని ప్రాకృత ప్రళయం అంటారు. అది యోగులకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రక్రియలో ఆయా కార్యాలు తమ తమ కారణాలలో లయించిపోతాయి. ఈ లయ ప్రక్రియ చివరికి మాయా శబల బ్రహ్మదాకా పోతుంది. ఇప్పుడు నీకు ఆ ప్రాకృత ప్రళయాన్ని కూడా వర్ణించి చెబుతాను, విను. సా 79